నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవ గణలేని నాజాలి తెలిసి నగరాజ ధరణి దు పరివారు లల్ నగుమోము గణలేని నాజాలి తెలిసి గగనానికి ఇలగు బహుదూరం పని నాడు జగమేలే పరమాత్మా ఎవరితో మొరలిడు వాగచూబగుతాళను నన్నేదు కోరా త్యాగరాజను తుని నగుమో ఓము గణలేని నాజాలి తెలిసి నను బ్రో శ్రీరఘువరణి నగుమోము గణలేని నాజాలి తెలిసి నను ప్రోవరా.